ప్రేమంటు పొరిలంట తిరిగిండు నెత్తి నోరు మత్తు కుంట ఉండు అగదూడు అగదూడు ఉగులాడే పైంట్ వేసి ఉడుసుకుంటావోతుండు సరసాలు అంటే క్రేజీ మరిచినావు భవిష్యత్తు ఉంచినావు కన్న వారి కంట్లో కన్నీళ్లు నింపినావు నిన్ను నమ్మిన నీ వాళ్ళను నట్టేట్ల ముంచినావు కన్నట్టి కలలు కలగానే మిగిలిపోయే చదువు దూరమై బతుకంత భారమయ్యే